ప్రజాపతిః ప్రజా సృష్ట్వా ప్రేణానుప్రావిశత్ తాభ్యః పునః సంభవితం నాశక్నోత్ సోబ్రవీత్ యజ్ఞమదిత్ సః యో మేధః పునః సంభరతి తం దేవాశ్వమేధేనైవ సమభరన్ తతో వేదాత్మన్ యోశ్వమేధేన యజతే ప్రజాపతిమేవ సంభరకృధ్నోతి పురుషమాలభతే వైరాజో వై పురుష విరాజమేవాలభతే అథో అన్నం వై విరాట్ అన్నమేవారుంధే అశ్వమాలభతే ప్రజాపత్యో వా అశ్వ ప్రజాపతిమేవాలభతే అథో శ్రీర్వాగేషం హిరమేవారుంధే గామాలభతే యజ్ఞో వై గౌ యజ్ఞమేవాలభతే అథో అన్నం వై గౌ అన్నమేవారుంధే అజావీ ఆలభతే భూమ్నే అథో పుష్టిర్వై భూమా పుష్టిమేవారుంధే పర్యజ్ఞకృతం పురుషం చారణ్యాగశ్చోత్సృతం చైకం సాగై ఉభౌ వా లేదో పశో ఆలభ్యేతే యశ్చామో నిశ్చ పరమ శోభయే విజ్ఞే బద్ధాభీష్టా అభిప్రీతా అభిజితా అభిగుతా భవంతి నైనందం క్షణవో యజ్ఞే బద్ధా అభీష్టా అభిప్రీతా అభిజితా అభిగుతాయికం సంతి యోస్వమేధేన యజతే యవుజైనమేవం వేద ప్రథమేన వారేణస్తోమేన రాధ్వా రష్టోమేన కృతేనాయానాముత్తరే హన్నే ఏకవిగుంశే ప్రతిష్టాయాం ప్రతిష్ఠతి ఏకవిగుంశాత్ ప్రతిష్టాయా ఋతూనన్వారోహతి రవో వై పృష్ఠాని రవః సంవత్సరః రుష్పేమ సంవత్సరే ప్రతిష్టాయ ఏవతాభ్యారోహతి శక్వరయ పృష్టం భవంత్యన్యన్యచ్ఛందః అన్యేవా ఏదే పశవాలభ్యంతే ఉదేవ గ్రామ్యాః ఉదేవారణ్యాః అహయవ రూపేణ సమర్థయతి అథో అన్నయేవేన పరిహ్రియతే తదాహో అపదవో వా ఏదే యదజావయశ్చారణ్యాశ్చ ఏదే వైధృతమే పశవః యద్గవ్యాయిని గవ్యాన్ పశూనుత్తమే అన్నాలభతే తేనైవోభయాన్ పశూనవరుంధే రాజాపత్యాపవంతి అనభిజిలస్యాభిజిత్యై సౌరేర్ణవ శ్వేతాపశానో బంధ్యాభవంతి అంతదేవ బ్రహ్మవక్తశమవరుంధే సోమాయస్వరాజ్ఞేనో వాహావనద్వాహాభిజిద్వందినః పశూనాలభతే అహోరాత్రాణామభిజిత్యై పశుభిర్వారేణవ్యర్థ్యతే యోశ్వమేధేన యజతే సకలం కల్మాణంకిదేవం విజేకలమిత్వాన్ పశూనాలపదే పశుభిరేవాత్మానకం సమర్థయతి ఋతుభిర్వారేణ వ్యర్థ్యతే యోశ్వమేధేన యజతే విషంగాస్త్రయో వా సంతాయిత్రిషు పశూనాలపదే ఋతుభిరేవాత్మానకం సమర్థయతి ఆవారేణ పశుభ్యో వృష్టతే యోశ్వమేధే నైజతే పర్యజ్ఞకృతాత్సంతనామస్కాయ ప్రజాపతిరకామయత మహానన్నాదశ్యామిది సేదావశ్వమేధే మహిమాపశ్యత్ తావరణ్యేత తావేత మహానన్నాదో భవత్ యః కామనేత మహానన్నాదశ్యామిది సేదావశ్వమేధే మహిమానవు గృహ్ణేత మహానేవాన్నాదో భవతి యజమానదేవత్యా వై వపా రాజామహిమా యద్వపాం వయం నా భయదః పరియజతి యజమానమేవ రాజ్యేన భయదః పరిగృహ్ణాతి పురస్తాత్ స్వాహాకారా వా అన్యే దేవాః ఉపరిష్టాత్ స్వాహాకారా అన్యే దేవాయేనేష్వదేవమేభ్యభయేవరుధ్యంతే యద్వపాం వయం నా భయదః పరియజతి తానేవోభయాంద్రీణాది ఐశ్వదేవో వా అశ్వ నైయత్రాజాపత్యం కుర్యాద్ యా దేవదేవ విభాగాః తాభాగతేజేనమ్యర్థయేత్ దేవతాభ్యః సమదం దధ్యాత్. శైలాందగ్గష్ట్రాభ్యాం మండూకాంజంభ్యభిరితి ఆజ్యమపదానం కర్తా పది సంఖ్యాయ బాహుదేర్జహోతి. యా ఏవ దేవతాభిభాగాః తా భాగధేనేన సమర్థయతి. న దేవతాభ్యః సమదం దధాతి తదత్తచైతార్ణపాకాంజహోత్యనందరిత్యై. ప్రయాదాయ స్వాహేతి పంచదశం పంచదశమార్ధమాదశ్చ రాత్రయః అర్ధమాసరస్ సంవత్సరాపిలే. దేవాసురా సంయత్తాసన్ ఏష్టకృతః అశ్వర్షమేధ్యమయముద్ధారముద్ధరామహే. అచైతా నభవామేది ఏదోహితముదహరంత తదో దేవాహవన్ పరాసురాః యత్సృష్టగర్భ్యోహోదభ్రాదుర్వ్యాభూత్యై భవత్యాత్మనాః పరాశ్రభ్రాదుర్వ్యా భవతి. గోమృగకంఠేన ప్రథమాహుతిజుహోతి పశమో వే గోమృగ రుద్రోగ్నిస్మిష్టగత్ రుద్రాదేవ పశూనందర్దధాది. అథోరిత్రైకావతిర్భూయతే అనర్తరుద్ర పశూనభిమన్యతే. అశ్వతపేనద్మితీయాహుతిజుహోతి పశమో వాకశం రుద్రోగ్నిస్మిష్టకృత్ రుద్రాదేవ పశూనందర్దధాది. అథో యత్రైకాహుతిర్హూయతే అనర్తరుద్ర పశూనభిమన్యతే. అయస్పదేనక మండరుణాదతీయా ఆహుతింజుహోద్యాస్యో వే ప్రజాః రుద్రోగ్నిస్మిష్టకృతే రుద్రాదేవ ప్రజా అంతర్దధాది. అథో యత్రైకాహుతిర్హూయతే అనర్తర రుద్ర ప్రజా అభిమన్యతే. అశ్వస్య వా మే నమునక్రామదే పరస్వస్థోమీయం భవతే పరస్వస్థోమీయం జుహోది సమేధ మేపేనమానుభవతే ఆర్జేన జుహోది మేధో వా ఆర్జం మేధోశ్వస్థోమీయం మేధేనైవాస్మిన్ మేషం దధాది. క్షత్రికం శతం జుహోది క్షత్రికం శతక్షరామిషతి బాలకరా పశవః నా పశూనాం మాత్రా పశూనేవ మాత్రయా సమర్థేతి. తాయద్భోజతేర్వాగణీయతేర్వాజుభుజాత్ పశూన్మాత్రయాభ్యర్థయేత్. క్షత్రికం శతంజుహోతి క్షత్రికం శతక్షరాభిషతే బాలిషతా పశవః సా పశూనాం మాత్రా పశూనేవ మాత్రయా సమర్థయతి. అశ్వస్థోమీనకం హత్వాద్విపదాజుహోతి దిపాద్వే పురుషోద్యప్రతిష్ట పదేనం ప్రతిష్టయాసమర్థయతి. పదాహోః అశ్వస్థోమీయం పూర్వకం భోరవ్యా దిపాదా ఇతి అశ్వోపాశ్వస్థోమీయం పురుషోద్విపదాః అశ్వస్థోమీనకం హత్వాద్విపదాజుహోతి తస్మాద్విపాచతుష్పాదమర్తి. అథోద్విపద్దేవచతుష్పద ప్రతిష్టాపయతి ద్విపదాహుత్వా నాన్యముత్తరామాహుతింజుభుజాత్ నన్యముత్తరామాహుతింజుభుజాత్ ప్రతిష్టాయాశ్చ వేద ద్విపదా అంతతో జుహోతి ప్రతిష్ఠిత్యై ప్రజాపతిరస్వమేధమసృజత సోత్మాచ్చుష్టోపాక్రామత్. అయ్యజ్ఞతభిరన్వయేక్షత అయ్యజ్ఞతభిర్నాన్వవిందత తమిష్టిభిరన్వయేక్షత తమిష్టిభిరన్వవిందత అదిష్టేనామిష్టిత్వం యత్సంవత్సరమిష్టిభిర్యజతే అశ్వమేవ సంవిక్షతి. సా విత్తయో భవంతి యం వేద పితా యో వా అస్యాం నశ్యతి యో నిలయతే అస్యాం వామనం విందంతి న వాయుమాం కశ్చనేత్యాహో తల్యం నాధ్వాత్యేతమరిహతేతి యత్సా విత్తయో భవంతి సవితపశోదయమైనమిక్షతి. ఈశ్వరో ఆశ్వప్రభుక్తః పరాం పరావతంగందోః యత్సాయంసతేర్జుహోతి అశ్వస్య యత్తే ధృత్తే యత్రాదరిష్టభిర్యజతే అశ్వమేవ సంవిచ్ఛతి యత్సాయంసతేర్జుహోతి అశ్వస్యైవ యత్తే ధృత్తే తస్మాత్ సాయం ప్రజాః క్షేమ్యా భవంతి యత్రాదరిష్టభిర్యజతే అశ్వమేవ సంవిచ్ఛతి తస్మాద్దివానక్షేషదే అహోరాత్రాభ్యామేవేణమన్విచ్ఛతే అసో అహోరాత్రాభ్యామేవాస్మే యోగక్షేమం కల్పయతి అపవాదేతస్మాక్షేరాష్ట్రం గ్రామతే బ్రాహ్మణో వీణాగాచినో గాయతః శ్రియావాదేతద్రూపం యద్వీణాః శ్రియమేవాస్మిన్ తద్ధత్తః యదా ఖలు వే పురుణశ్రియమశ్నుతే వీణాత్మైవాద్యతే తదాహో యదుభో బ్రాహ్మణో గాయేత ప్రభృగంసుకాస్మాక్షే స్యాత్ నవే బ్రాహ్మణే శ్రీరమతరితి బ్రాహ్మణాన్యో గాయేత్ రాజన్యోహన్యః బ్రహ్మవే బ్రాహ్మణః క్షత్రగం రాజన్యః తథాబ్రహ్మణా చక్షత్రేణ వేదశ్రే పరిగృహీతాగాయేత హమాత్మాద్రాష్ట్రం గ్రామేద్ నవే బ్రాహ్మణే రాష్ట్రగం రమదే యదా ఖలు వేరాజాగామయతే అథ బ్రాహ్మణం జినాదే దివాబ్రాహ్మణో గాయేద్ అష్టగం రాజన్య బ్రహ్మణో వే రూపమః క్షత్రస్య రాత్రి తథాహాస్య బ్రహ్మణా క్షత్రేణ వేదో రాష్ట్రం పరిగృహీతం భవతి ఇత్యదాయిత్రేణ సాయిత్యపదిర్బ్రాహ్మణో గాయేత్ ఇష్టాపూర్తం వై బ్రాహ్మణస్య ఇష్టాపూర్తేనైవేన సమర్థయతి ఇత్యదిరాయిత్రేభ్య సాయిత్యమగుంతం గ్రామమహన్యది రాజన్య యుద్ధం వై రాజన్యస్య యుద్ధేనైవేన సమర్థయతి అగుప్తావాదేతశ్చత్తమైత్యాహోమేధేనైతే తిస్రాహన్యోగాయ్రాహన్యత్సంపద్యంతే షడ్వాదూరేవాస్మై కల్పయత తాభ్యాగం సగ్గస్థాయా అనోరుక్తే శాది శాయ పురుణశ్వతేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి సర్వేషు వాహేషు మృత్యువోన్వాయత్తాభ్యో యదాహుదేర్నరిభుజా లోకే లోకజైనం మృత్యుర్విందేత్ మృత్యవే స్వాహ మృత్యవే స్వాహేత్తమి పూర్వమాహుదేర్జుహోతి లోకాల్లోకాదేవ మృత్యుమవేషతే నైనం లోకే లోకే మృత్యుర్విందే యదముష్మై స్వాహ ముష్మై స్వాహేతుక్వత్సక్షేత అహమృత్యమమిత్రం కుర్వీద మృత్యవే స్వాహేత్యేకస్మాదేవైకాహన్యుభూయాత్ ఏకో వాముష్మిల్లోకే మృత్యు అదిమయామృత్యుదేవేవాముష్మిల్లోకే వైదలే భ్రూణహత్యాదే స్వాహేత్రిమృతాహుతింజోది భ్రూణహత్యామేవా వేదలే తదాహోద్భ్రూణహత్యాపాత్ర్యాథ కస్మాజ్ఞే విక్రియతే అమృత్యర్వా అన్యా భ్రూణహత్యాగా భ్రూణహత్యా వామృత్యులే యద్రోణహత్యాయే స్వాహేత్తమృత ఆహుతిం జుహోతి మృత్యుమేవాహుత్యా దర్పయిత్వా వైవాణం కృత్వా భ్రూణభ్యేషం కరోతి ఏదాగం హవీముండి భావుదం జమః భ్రూణహత్యాయే ప్రాయశ్చిత్యం విదాంచకార యోహాస్యామి ప్రజాయాం బ్రాహ్మణగం వందే సర్వస్మై తస్మై భేదం కరోతి జుంభకాయ స్వాహేత్యమపదముత్తమాహుతిం జుహోతి వరుణవేజుంబక అంతదేవ వరుణమవేదేర్మిక్షస్థాక్షస్థమూర్ధంజుహోది ఏదద్వై వరుణస్ రూపం రూపేణైవ వరుణమవేదే వారుణో వాశ్వ తందేవతయాత్యం కరోతి నమో రాజ్ఞే నమో వరుణాయేత్యాహ వారుణో వాశ్వ సదేవేనం దేవతజామధ్యయతి నమోశ్వాయ నమః ప్రజాపతిహ రాజాపత్యో వాశ్వ స్వయమైనం దేవతయా సమర్థయతి నమోధిపతిహ ధర్మోపాధిపతి ధర్మమేవారుంధే అధిపతిరస్తిపతిం మాగంపతిపతిరహం ప్రాణాహం భోజాతమిత్యాహ అధిపతిమేవైనగం సమానాహం కరోతి మాంధేగమిధేహేత్యాహ ఆయుధమేవేదామాసాస్తే ఉపాగతాయ స్వాహేత్యుపాగతే జుహోతి ఆలబ్ధాయ స్వాహేది నియుక్తేజుహోది ఉదాయ స్వాహేది హృదేజుహోది ఏదాం లోకానామభిజిత్యై ప్రభావేణేభ్యో లోకేభ్యశ్చ పదే యోశ్వమేదే నైజదే ఆగ్నేయమేనాగ్నమాశ్వినం తాన్ పశూనాలభతే ప్రతిష్ఠిత్యై యదాగ్నేయో భవతి అగ్నిస్సర్వా దేవతాః దేవతా ఏవావరుంధే బ్రహ్మవా అగ్నిః క్షత్రమింద్రః యదేంద్రాగ్నో భవతి బ్రహ్మక్షత్రే ఏవావరుంధే యదాశ్వినో భవతి ఆశుజామవర్ధ్యే యజో భవంతే రేమే లోకాః ఏష్వేవ లోకేషు ప్రతిష్ఠతి అగ్నేయం భోమజే ప్రాగపాలయితి నిర్వపది దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజేవాన్నాగ్నమవరుంధే అగ్నేర్మన్వే ప్రథమస్య ప్రదేశ్యానువాక్యా భవంతి సర్వత్వాయ యజ్ఞశ్రమపదమద్వింద ఆగ్నేయమష్టాగపాలం నిర్వపేత్ సౌమ్యం జలం సావిత్రమష్టాగపాలం యదాగ్నేయో భవతి అగ్నిః సర్వా దేవతాః దేవతాభిదేవైనం విడజ్జతి యత్సౌమ్యో భవతి సోమో మా వోటే నాగం రాజాః యాభిదేవైనం విందతి తాభిదేవైనం విడజ్జతి యత్సావిత్రో భవతి సమిత్రప్రదోదేవైనం విడజ్జతి ఏదాభిదేవైనం దేవతాభిర్భిడజ్జతి అగదో హైం భవతి పౌష్ణ్యం జలం నిర్వపేష్ణ సార్ పూషామే శ్లవణ్యస్ భిణగ సేవైనం భిణజ్యే అశ్లోణో హైంభవతి రౌద్రం జలం నిర్వపే ఇది మహతి దేవతాభిమన్యేత ఏతద్దేవత్యో వా అశ్వ సేవైనం దేవతజాభిణజ్జే అగదో హైంభవతి వైష్పాళం ద్వారశుకపాలం నిర్వపేన్మృగాఖరేనాగచ్చే యమ్ వాజ్ఞర్వేష్ర యమేమైనభ్యాం పరిలోధమాయే ఆయమదుమహర్గచ్చే యజ్ఞేయా అగ్నిలేగం భోముజేష్టాగపాల సౌర్యం వయ వాయవ్యాజ్యభాగ యజమానో వాశ్వ అగంభావాయేత ఎస్వామేధాయ ప్రోక్షితోభ్యే యదగం భోముజే నిర్వపది అగంహదేవేన ముచ్యతే విజమానో వాశ్వ రేతావాదేన వ్యర్థతే యశ్వామేధాయ ప్రోక్షితోభ్యే సౌర్యం రేత యత్సౌర్యం వయోభవతే వేదదేవేనగం సమర్థయతే విజమానో వాశ్వ గర్భైర్వాదేన వ్యర్థతే యశ్వామేధాయ ప్రోక్షితోభ్యే వాయవ్యాగర్భా నిర్వాయవ్యాజ్యభాగోభవతి గర్భైరేవేణకం సమర్థయతి అసోమశ్రేషాస్వమేధే ప్రాయశ్చిత్తి క్రియతే విశ్వావదేయాన్ భవతి పదాహ ద్వాదశబ్రహ్మవదనాన్ సగ్స్థితే నిర్వపేద్ ద్వాదశభిర్వేష్ణిభిర్యజేదేష్ణిభిర్యజేత ఉపనామకలేన యజ్ఞస్యాద్ ఆత్మానివాదాగుంజేయాన తాని గలేదావతానుపరప్రయంజేతే సర్వాదర్గస్థితే యజ్ఞే వాగా సాప్తా భవతి జాతకాన్ని క్రోధేకృతే వ్యభవత్యనుష్ఠుతా సానుపరప్రయుజ్యేత్యాహు ద్వాదశైవ బ్రహ్మోదనాన్ సగ్గస్థితే నిర్వవే ప్రజాపతిర్వామోదన యజ్ఞ ప్రజాపతి ఉపనామకలేన యజ్ఞో భవతి నవామీయాన్ భవతి ద్వాదశ భవంతి ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరమేవ ప్రతిష్ఠతి ఏకమే విభోర్నామ యజ్ఞః సర్వగం భవేనత్ర విభవతి యత్రైదేన యజ్ఞేనైజందే ఏకమే ప్రభోర్నామ యజ్ఞః సర్వగం భవేనత్ర ప్రభవతి యత్రైదేన యజ్ఞేనైజందే ఏకమావోజస్వాన్నామయజ్ఞం హవైరత్రోజస్మద్భవతిన యజ్ఞేనైజందే ఏడవే వయస్వాన్నామయజ్ఞం హవైరత్ర వయస్మద్భవతి యత్రైతేన యజ్ఞేనైజందే ఏకమే విధృతో నామ యజ్ఞః సర్వకం హవేయత్ర విధృతం భవతి యత్ర ఏదేన యజ్ఞేన యజంతే ఏకమే వ్యావృత్తో నామ యజ్ఞః సర్వకం హవేయత్ర వ్యావృత్తం భవతి యత్ర ఏదేన యజ్ఞేన యజంతే ఏకమే ప్రతిష్ఠితో నామ యజ్ఞః సర్వకం హవేయత్ర ప్రతిష్ఠితం భవతి యత్ర ఏదేన యజ్ఞేన యజంతే ఏకమేతేజస్మై నామ యజ్ఞః సర్వకం హవేతత్ర తేజస్వి భవతి యత్ర ఏదేన యజ్ఞేన యజంతే ఏదవై బ్రహ్మవర్తసే నామ యజ్ఞః ఆహవేతత్ర బ్రాహ్మణా బ్రహ్మవర్తసే జాయతే యత్ర ఏదేన యజ్ఞేన యజంతే ఏదవాదివ్యాధే నామ యజ్ఞః ఆహవేతత్ర రాజన్యోదివ్యాధే జాయతే యత్ర ఏదేన యజ్ఞేన యజంతే ఏదవై దీర్ఘో నామ యజ్ఞః దీర్ఘాయుగో హవేతత్ర మనుష్యా భవంతి యత్రైదేన యజ్ఞేన యజంతే ఏకమే కృప్తో నామ యజ్ఞః కల్పతే హవేతత్ర ప్రజాయోగక్షేమః యత్రైదేన యజ్ఞేన యజంతే పార్వేణాష్టకం సంజ్ఞాపయంతి యజ్ఞో వేదార్భ్యం యజ్ఞేనైవేనకం సమర్థయంతి యామేన సాంనా ప్రస్తోతానోపతిష్ఠతే యమలోకమేవైనం గమయతి తార్పేణ కృత్యతి వాచేజాష్టకం సంజ్ఞాపయంతి ఏదద్వై పశూనాగం రూపం రూపేణైవ పశూనవరుంధే హిరణ్యకశిపు భవతి తేజసోపరుధ్యై రుగ్మా భవతి స్వర్గస్య లోకస్యాత్యై అశ్వో భవతి ప్రజాపతేరాత్యై అస్య వై లోకస్య రూపం దార్భ్యం అంతరిక్షస్య కృత్యధే వాద దివోహిరణ్యకశిపో ఆదిత్యస్య రుక్మ ప్రజాపతేరశ్వ ఇమమేవ లోకం తార్పేణాప్నోతి అంతరిక్షం కృత్యధే వాదేన దివగం హిరణ్యకశిపునా ఆదిత్యకం రుక్మేణ అశ్వేనైవ మేధ్యేన ప్రజాపతే సాయుజ్యగం సులోకదామాప్నోతి ఏదామేవ దేవతనాగం సాయుజ్యం సాక్షిదాగం సమాన లోకదామాప్నోతి యోస్వమేధేన విజతే యోజైనమేవం వేద ఆదిత్యాశ్చాంగిరదశ్చతువర్గే లోకే స్పర్ధంత హేంగిరదాదిత్యేభ్యః అమలాదిత్యమశ్వర్గశ్వేదం భోజం దక్షిణామనయన్ తే బ్రువన్ యన్నోనేష్ట స్వవర్యో భోజతి తస్మాశ్వకం స్వవర్యేత్యాహ్వయంతి తస్మాదిజ్ఞేవరోదీయతే యత్ప్రజాపతిదా లబ్ధోశ్వో భవత్ తస్మాదశ్వో నామ యక్ష్మయదర్వాధీర్ తస్మాదర్వా నామ యక్ష్మద్యోవాదాన్ సమగ్రేర్ తస్మాద్వాజీ నామ యదసురాణాం లోకానాదత్త తస్మాదాదిత్యో నామ అగ్నిర్వాస్తమేధస్య జ్యోతిరాయుధనం సూర్యోగ్నేర్జ్యోతిరాయుధనం ఇదస్వమేధేత్యముత్తరవేదిపది యోనిమంతమేవైనమాయుధనమంతం కరోతి యోనిమానాయుధనవాన్ భవతి యదేవం వేద ప్రాణాపానౌ వాదౌ దేవానాం ఇదర్గాశ్వమేధౌ ప్రాణాపానామేవారంధే ఓజోపనం వాదౌ దేవానాం ఇదర్గాశ్వమేధౌ ఓజోపనమేవారంధే అగ్నిర్వాస్వమేధస్ జ్యోతిరాయుధనం సోర్యోగ్నేర్జ్యోతిరాయుధనం యస్వమేధేజ్ఞోజిత్యముత్తరవేదింజినోతి పావర్కాస్వమేధౌ అర్కాస్వమేధావేవావరుంధే అథో అర్కాస్వమేధయోరేవ ప్రతిష్ఠతి ప్రజాపతిం వేదేవా పితరం భుజం భూతం మేధాజాలభంత తమాలభ్యోపావసన్ ప్రాధర్యత్మహైతి ఏకం వా ఏతద్దేవానామ యత్సంవత్సర తస్మాదశ్వపురస్తాత్ సంవత్సరాలభ్యతే యత్ప్రజాపతిరాలబ్ధాశ్వభవత్ తస్మాదశ్వః యత్సద్యో మేధా భవత్ తస్మాదశ్వమేధః వేదుకోశ్వమాదం భవతి యదేవం వేద యద్వై ప్రజాపతిరాలబ్ధాశ్వభవత్ తస్మాశ్వ ప్రజాపదే పశూనామలోపదమః ఆశ్వ ప్రతిలోపో జాయతే యదేవం వేద సర్వాణి భూతాని సంవృత్యా లభతే. సమేనం దేవాస్తేజసే బ్రహ్మవర్చసాని ఫలంతి యోస్తమేధేన యజతే. యోజేనమేవం వేద ఏతద్వైతద్దేవానేతాన్ దేవతాహం అసంభూతం మేధాయా లభంత. యజ్ఞమేవ యజ్ఞేన యజ్ఞమైదంత దేవాః కామప్రయజ్ఞమకుర్వత ప్రేమదత్తమకామయంత ప్రేమదత్తమగచ్చన్. యోస్తమేధేన యజతే దేవానామేవాయనేన ఇది రాజావత్రేణైవ యజ్ఞేనైతదే కామప్రేణ అపునర్మానమేవ గచ్చతి. ఏతస్తమే రూపేణ పురస్తాత్తాజాభవంతో పరం బహుమానభతే. సర్వేభ్యకామేభ్య సర్వస్యాద్యై సర్వస్తజిత్యై సర్వమేవ దేనాజ్ఞోది సర్వంజయతి. యోస్తమేధేన యజతే యోజేనమేవం వేద యో వా అశ్వస్థమేభ్యోమే వేద అశ్వశ్రైమేభ్యోమోమంజుహోది. అహోరాత్రే వాశ్వశ్రమేభ్యోమణి యత్సాయం ప్రాణర్జుహోది అశ్వశ్రైవేభ్యోమోమంజుహోది. ఏతదనుగృహస్మవై పురా అశ్వశ్రమేభ్యోమోమంజుహ్పది. యో వా అశ్వశ్రమేభ్య పదే వేద అశ్వశ్రైవేభ్య పదే పదే జుహోది. దరిశపోర్ణమాసౌ వా అశ్వశ్రమేభ్య పదే యద్దరిశపోర్ణమాసౌ ఇజదే అశ్వశ్రైవేభ్య పదే పదే జుహోది. ఏతదనుగతిహస్మవై పురా అశ్వశ్రమేభ్య పదే పదే జుహ్వది. యో వా అశ్వశ్చమేభ్యస్య వివర్తనం వేద అశ్వశ్చైవ మేభ్యస్య వివర్తనే వివర్తనే జుహోది. అసౌ వా నిత్యోశ్వః సాహవనీయమాగచ్చతి తద్వివర్తతే. యదగ్నిహోత్రం జుహోది అశ్వశ్చైవ మేభ్యస్య వివర్తనే వివర్తనే జుహోది. ఏతదనుగతిహస్మవై పురా అశ్వశ్చమేభ్యస్య వివర్తనే వివర్తనే జుహ్వతి. హరిః ఓం. తృతీయాష్టకః సమాప్తః.